పశువులను మేపుతున్న ఒక బాలునికి చెట్టుపైన ఉన్న కూటిలో ఒక గ్రద్ద గుడ్డును తన ఇంటిలో పొడిగే కోడి గుడ్డలో ఉంచాడు. ఈ గద్ద గుడ్డును కోడి తన గుడ్లతో పాటు పొడిగింది. గద్ద పిల్ల తాను కూడా కోడి పిల్ల అనుకుని ఇతర కోడి పిల్లలతో పాటు తిరగసాగింది. ఆ గద్ద పిల్ల తన కోడి పిల్లనన్న విశ్వాసంతో కోడి పిల్లలాగానే వ్యవహరిస్తూ జీవించింది. అందుకే ఆ గద్ద పిల్ల ఎగరడానికి ప్రయత్నించలేక మిగతా కోడి పిల్లల మధ్య కంచె లోపలే పెరుగుతూ వచ్చింది. గద్ద పిల్లలాగా దృఢంగా పెరిగి పెద్దదైన తర్వాత తన కోడి పిల్ల కాదన్న భావంతో పైకి ఎగరాలన్న కోరిక కలిగింది. తాను ఎగరగలనని నమ్మకమే ఈ కోరికను బలమైన కారణమైంది. ఒకరోజు గడ్డ పిల్ల తన విశాలమైన రెక్కలను విరుచుకొని ఎగిరేందుకు ప్రారంభించింది. అలా ఎగురుతూ పైకి పోయింది. పై ఎత్తుకు ఎగిరిన గద్ద ఎత్తైన చెట్టుపై ఉన్న తన గుడికి చేరింది. తన వీధి కంచె లోపల తిరిగే కోడిపిల్లలాగా జీవించడం కాదన్న నమ్మకం గద్దకు కలిగింది. తన నమ్మకం కారణంగా ఆ గద్ద తన నిజమైన గట్టి శక్తిని తెలుసుకోగలిగింది. ఇప్పుడు ఆ గద్ద ఎత్తైన చెట్టుపైన నివసించే ధైర్యానికి స్వతంత్రానికి చిహ్నంగా అమెరికా గరుడ పక్షిగా సువిశాల సువీల ఆకాశంలో చాలా ఎత్తుకు ఎదగగలిగింది. ధన్యవాదములు.